మా కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో జర్ర మాటలాడవమ్మా పడితి పిల్లో చిత్తూరు సంతలోన నీ కొంగు పడితి పిల్లో కొపగించుకుంట నీవు చిరుగుర్రులాడితీవే అమ్మ తోడు పిల్ల నిన్ను చూడకుండా ఉండలేని వరుసైన వాడినే నీ మేన బావనే మామ కూతురా దొడిగి గల్లు గల్లు గాజులేసి గడియారం చేతి కట్టి సిగ నిండ పువ్వులెట్టి కంటికేమో కాటి కట్టి పలరాతి బొమ్మలాగా మస్తుగున్న నిన్ను చూసి మన సాయన పిల్ల నా రసగుల్ల మామ కూతురా ముద్దుల గుమ్మ ముక్కు ముక్కేరద తానే బామ మామ కూతురా.